నలినారి గేరుగల చిరునవ్వు మోముగల నీలావరూపముల నిత్య జయమంగళం పంకజాక్షి నెలకొల్ల అంగ సౌరభమున నీలావరూపముల జయమంగళం నవముక్తహారములు నడి చెరమునగు మంగళం పవమైన సుతుడు పాదారవిందముల పవమన సుతుడు పాడు పాదారవిందముల ప్రహ్లాద నారదాది భక్తులు పొగడు ప్రహ్లాద నార నిజ భక్తులు పొగడు నేనవరు రాజీవనయన త్యాగరాజాది వినుతమైన రాజీవన త్యాగరాజాది వినుతమైన నేనవరు జయమంగళం శుభమంగళం ముని కను సైకతి శివధనును విరచే సమయముల త్యాగరాజ ఋతుని ఆ సమయమున త్యాగరాజ ఆ సమయముల త్యాగరాజ మోముల రంచిల్ల ఆ సమయముల త్యాగరాజను మోముల రంచిల్ల ఆరాముని ఆరాముని ఎటు ఉప్పు కలిసవర సేతు బంధం కలలి సేమ విసిత దళనం ఉరుదశ కంఠ విధారం అతిధీరం కలనభూత జనక సుత సహిత యాత సాకేత కలనభూత జనక విలసిత పట్టాభిరేగం విలసిత పట్టాభిషేగం విశ్వపాలం సకల విశ్వ అఖిల విశ్వపాలం శ్రీ పద్మనాభ శ్రీ పద్మనాభ